26 ఏనమిత్యాగమాబోధ్య సం భా ఏనమిత్యాగమాబోధ్య నను ఆనంద శబ్దస్య లక్షణయ ఆనందమయో వాచ్యః య ఏకో జాలవాని సత ఈ శనిభ్యః ఇతి శ్రువ్యేకత్వమపి జీవే సిద్ధ్యతి తథా చ ఏకల్ చ సవానందశ్చ తస్య చీత్ అధిష్టాన ప్రకాశక చైతన్యమాకృతః యస్యః సేతి విగ్రహః సంభవతి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇతి తత్ప్రకాశక చైతన్యస్య పుచ్చశబ్దేన పరామర్శత్ ఏవం చ సతి ప్రకాశక నిత్యత్వస్య ప్రకాశ్య నిత్యత్వాపేక్షత్వాత్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాది బ్రహ్మస్వరూపలక్షణవాక్యేషు వాచ్యార్థ ప్రాధాన్యేన విధిముఖేనైన బ్రహ్మ ప్రతిపాదనే అతద్వ్యావృత్తిరూపానిషేధముఖేన లక్షణార్థ ప్రాధాన్యేన బ్రహ్మస్వరూపలక్షణ ప్రతిపాదనాయోగేన తత్వమసి వాళ్యే వైశిష్ట్యం వాక్యార్థసి సంభవతీతి చేత్ నేత్యః ఏవమిత్యాగమాబోధ్యేతి ఏనం విశిష్టతయా ఇతి ప్రత్యక్షా సిద్ధత్వేన ఆగమైర్వేదయః జ్ఞాపనీయ న భనతి ఆనందశబ్దస్య ఆనందమాత్రవాచకస్య తత్ప్రచురే సంభావి శేషద్హఖే జీవే లక్షణాయ త్రయో దోషాః పారమార్థిక భిన్న సత్తాక న స్వంతరాభావేన తతత్వం పదవాచ్యార్థనిష్ట విశేషణద్వయస్య అన్యోన్య విరోధనత్తయ తమః ప్రకాశవత్ వైశిష్ట్యాయోగే అఖండార్థ వాక్యార్థ సంపద్యతే తథా చ స్వరూపలక్షణవాక్యేషు వాచ్యార్థస్య అతో ఓన్యదార్థం ఇతి శ్రుత్యా మిథ్యాత్వ ప్రతిపాదనాత్ 83 శంకరగ్రంథరత్న నళి నిపేడొడ్ధముఖేనైన తద్వ్యానృత్తి స్వరూప ప్రతిపాదనేన లక్షణవాక్యాని సమంజసాని భవంతీతి భావః ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః ఆం వి ఓయి ఏకానందచిదాకృతి యను పూర్వోక్త నామమందలి యానంద శబ్దమునకు లక్షణావృత్తి చేత ఆనందమయుడని చెప్పవలయును య ఏకో నిసిత ఈశనిభ జాలవా జాలరేన మాయసబలితుడైన యొక్కడు శాసించినట్టి స్వీయ శక్తుల సహాయముతో సనుస్త లోకములను పాలించుచున్నాడని శృతిబోధితమైన ఏకత్వము జీవునియందు సిద్ధించుచున్నది కాగా ఏకమైన ఆనందము యొక్క చైతన్యము చిత్ అనగా అధిష్టాన ప్రకాశకమైన చైతన్యము ఆకారముగా గలదను విగ్రహవాక్యము సిద్ధించును మా పుచ్చం ప్రతిష్ఠ అయనుచు శృతి బ్రహ్మ ప్రకాశక చైతన్యము పుచ్చశబ్దముచే పరామృష్టమైనది ఈ రీతిగా కాగా ప్రకాశక నిత్యత్వము ప్రకాశ్యసు సత్యత్వముపై నాధారపడియుండుట వలన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంతమునే నది బ్రహ్మ అనుచు బ్రహ్మస్వరూపలక్షణ బోధకములైన అనే కానేక శృతివాక్యములందు వాచ్యార్థ ప్రాధాన్యము చేత విధముఖముగానే బ్రహ్మ ప్రతిపాదనము సిద్ధించుచున్నది అప్పుడు అతద్వ్యావృత్తిరూప నిషేధముఖముగా అనగా అతత్ అనగా తత్కానిది జడము అతద్వావృత్తి ఎనగా 84 లలితా త్రిశతి భాష్య చేత జడన స్తువ్యానుత్తి తన్నిషేధముఖముగా లక్షణార్థ ప్రాధాన్యము బ్రహ్మస్వరూప లక్షణమును ప్రతిపాదించుట కుదరకపోవుచున్నది కావున తత్వమసీయను శృతివాక్యమునందు విశేషణ విశిష్టత్వము వాక్యార్థము సంభవించునని చెప్పినచో అది సంగతము కాదనుచు ఏనమిత్యగా మాబోధ్యాయను నామమారబ్ధమైనది వాక్యార్థము విశేషణ విశిష్టమని ప్రత్యక్ష సిద్ధ మగుటనలన వేదములచే జ్ఞాపనీయము కాదు ఆనందమాత్ర వాచకమైన ఆనందశబ్దమునకు ఆనంద విశేషమునందు కొలది దుహకమునూహించుచున్న జీవునియందు లక్షణావృత్తి చెప్పినచో 3 దోషములు సంభవించును పరమార్థికముగా భిన్న సత్తిగల వస్వంతరము లేకపోవుటచేత తత్వం పదముల వాచ్యార్థము నందలి విశేషణద్వయము పరస్పర విరోధము కలిగియుండుటచేత తమః ప్రకాశముల వలె విశిష్టార్థము పొదకావున వాక్యారము అఖండార్థస్వరూపముగ సంగతమను అటులైన స్వరూపలక్షణ వాక్యములందు వాచ్యార్థము ఆతో జన్యదార్థం దీనికంటే భిన్న. ఈ రీతిగా మైనది అనూతము అను శృతనచనము చేతి బ్రహ్మభిన్న మైనదానికి మీధ్యాత్వము చెప్పబడుట వలన నిషేధ ముఖముగా అతద్వ్యాపృత్తి స్వరూపమును ప్రతిపాదించుట వలనను లక్షణవాక్యము లన్నియు సమంజసములు యుకి సంగతములని భావము. 85 శంకర గ్రంథరత్నావళి 86.